సర్వశక్తిమంతు నీ తల్లివి నీవమ్మ, సర్వసృష్టికారకుని తల్లివి నీవమ్మ, సర్వశక్తిమంతు నీ తల్లివి నీవమ్మ, సర్వసృష్టికారకుని తల్లివి నీవమ్మ. అమ్మా స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, అమ్మా నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు. అమ్మా స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, అమ్మా నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు. వందనమమ్మా మా మరియమ్మా, జే జేలమ్మా మా మరియమ్మా, వందనమమ్మా మా మరియమ్మా, జే జేలమ్మా మా మరియమ్మా. సర్వశక్తిమంతు నీ తల్లివి నీవమ్మ, సర్వసృష్టికారకుని తల్లివి నీవమ్మ. ఆదిలో పాపము తొలగించుటకు దైవ చిత్తానికి సాక్షిగా నడిచావమ్మా, ఆదిలో పాపము తొలగించుటకు దైవ చిత్తానికి సాక్షిగా నడిచావమ్మా. సిలువ చెంతన నిలిచిన మా తల్లివి నీవమ్మ, నిత్యము ప్రార్థించే మా తల్లివి నీవమ్మ, సిలువ చెంతన నిలిచిన మా తల్లివి నీవమ్మ, నిత్యము ప్రార్థించే మా తల్లివి నీవమ్మ. మరియమ్మ వందనమమ్మా, మరియమ్మ వందనమమ్మా, సర్వశక్తిమంతు నీ తల్లివి నీవమ్మ, సర్వసృష్టికారకుని తల్లివి నీవమ్మ. వస్త్రాలుగా చంద్రుడే నీ పాదపీఠముగా, ఆ సూర్యుడే నీకు వస్త్రాలుగా, చంద్రుడే నీ పాదపీఠముగా. మా కొరకై ప్రార్థించే జననివి నీవమ్మ, ఎల్లప్పుడు కరుణించే మా తల్లివి నీవమ్మ, మా కొరకై ప్రార్థించే జననివి నీవమ్మ, ఎల్లప్పుడు కరుణించే మా తల్లివి నీవమ్మ. మరియమ్మా వందనమమ్మా, మరియమ్మా వందనమమ్మా, సర్వశక్తిమంతు నీ తల్లివి నీవమ్మ, సర్వసృష్టికారకుని తల్లివి నీవమ్మ, సర్వశక్తిమంతు నీ తల్లివి నీవమ్మ, సర్వసృష్టికారకుని తల్లివి నీవమ్మ. అమ్మా స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, అమ్మా నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు. అమ్మా